ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ, ಅಸ್ಮತ್ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ, ಅಸ್ಮತ್ ಸರ್ವಗುರುಭ್ಯೋ ನಮಃ, ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ, ಶ್ರೀಮತೇ ಷಠಗೋಪಾಯ ನಮಃ. ಭಕ್ತಾಮೃತಂ ವಿಶ್ವಜನಾನುಮೋದನಂ ಸರ್ವಾರ್ಥದಂ ಶ್ರೀ ಷಠಗೋಪವಾಂಗ್ಮಯಂ ಸಹಸ್ರಶಾಖೋಪನಿಷತ್ಸಮಾಗಮಂ ನಮಾಮ್ಯಹಂ ದ್ರಾವಿಡ ವೇದ ಸಾಗರಂ. ಪರಿವಾರ ಸಮೇತಂಗಾ ಅಯೋಧ್ಯ ಪಟ್ಟಣಮುನಂದು ವೆಂಚೇಸಿ ಉನ್ನಟುವಂಟಿ ಶ್ರೀ ಸೀತಾರಾಮಚಂದ್ರ ಸ್ವಾಮುಲ ವಾರಿ ದಿವ್ಯ ಪಾದಾರವಿಂದಮುಲಕು ಸಾಷ್ಟಾಂಗದಂಡವತ್ ಪ್ರಣಾಮ ಸಹಸ್ರಮುಲರ್ಪಿಂಚಿ ಶ್ರೀ ಶಠಾರಿ ವೇದಂ ತಿರುವಾಯುಮಲಿಲೋ మొదటి శతకము రెండవ దశకములో పదవ పాసురం. దాన్ని పాసురాన్ని ముందు అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం ఎన్ పెరుక్కన్నలత్తు ఒన్బొరులీరిల వన్ పొగజ్ నారణన్ తిన్ కజల్ షేరే. ప్రతిపదార్థము ఎన్ సంఖ్యలను పెరుక్కు అతిక్రమించి ఉన్నవియును, అన్నలత్తు అటి ఆనందము కలవియు, వన్ను తేజోరూపములును అయిన పొరుళ్ గుణములు కలిగినటువంటివి ఆత్మలు, ఈరిలా అవధిలేని వన్ సుందరములైన పొరుల్ గుణములును కలిగిన నారణన్ శ్రీమన్నారాయణుని యొక్క తిణ్ దృఢములైన కజల్ శ్రీపాదములను శేర్ ఆశ్రయించుమా. జీవాత్మలు అనంతములైనటువంటివి, అలాగే ఆయన కళ్యాణ గుణములు కూడా అనంతములైనటువంటివి. ఈ రెండింటికి ఆశ్రయుడైనటువంటి వాడు నారాయణుడు. అందరికీ కూడా ఆయనే ఆశ్రయణీయుడు. ఆశ్రితులను ఎల్లప్పుడూ కూడా విడవకుండా రక్షించే స్వభావము గలవాడు కనుక నారాయణుని యొక్క శ్రీపాదములను ఆశ్రయించుమా నెంజే ఓ మనసా అన్నారు ఆయన. ఇది ఒక విచిత్రం, అద్భుతం, ఆశ్చర్యం. ఏమిటి అని అంటే, ఇప్పటి వరకు నామవాచకాన్ని చెప్పలేదు ఆయన. మొదటి నుంచి కూడా ఉయర్ వర ఉయర్ నలం అంటూ ఉడయ్యవన్ యవనవన్ కలవాడెవడో అవి కలవాడెవడో అవి కలవాడెవడో అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. మరి వాడు ఎవడు? ఇప్పుడు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. ఆ బ్రహ్మసూత్రములలో బ్రహ్మ అని అంటారు. ఆ బ్రహ్మ అంటే ఎవరు అంటే, పని చతుర్ముఖ బ్రహ్మ కాదు, అది నపుంసకలింగం. ఈ బ్రహ్మశబ్దం చతుర్ముఖ బ్రహ్మ అయితే పుంలింగం. మరి ఎవరిని అందాము? అక్కడే పేరు చెప్పలేదు, వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా చెప్పలేదు. కానీ ఈయన ఇక్కడ చెబుతూ ఉన్నారు దీంట్లో ఏమని, పొగజ నారణన్ కళ్యాణ గుణములు కలిగినటువంటి నారాయణుడు సుమావాడు అని చెప్పాడండి. ఇది అందుకనే ఇది అద్భుతము, ఆశ్చర్యము అని చెబుతూ ఉన్నది. అందుకే సంస్కృత వేదము, వేదాంతము పరిష్కరించినటువంటి విషయాలను అతి సులువుగా పరిష్కరించేశారు ఈయన. వాటిని చెబుతూ ఉన్నారు ఇప్పుడు దీంట్లో ఆరాయిరప్పుడు చూద్దాం. ఇప్పటి అంటే ఇప్పటి సకల సమాశ్రయణీయనాహ చొల్లపట్ట ఈశ్వరం తానారెన్నిల్. సకల సమాశ్రయణీయుడైనటువంటి ఈశ్వరుడు అసంఖ్యేయరాయ్ జ్ఞానానంద స్వభావరాయ్ ఇరుంద సర్వాత్మాక్కలయ్యం అసంఖ్యేయులు, జ్ఞానానందములే స్వభావముగా కలిగినటువంటి వారు అయిన ఆత్మలు, ఆత్మలును నిత్య సిద్ధ కళ్యాణ గుణంగళయ్యం ఉడయ్యనాయ్. నిత్యము అయి ఉండి అంటే ఏనాడు మారనటువంటివి, అసలు ఎప్పుడొచ్చినాయి అనేటటువంటిది ఒక కాల నిర్ణయం లేకుండా నిత్యము ఉన్నవి, సిద్ధమై వాటంతట అవే ఉన్నటువంటి కళ్యాణ గుణములట, పరమాత్మ యొక్క కళ్యాణ గుణములు ఇవి కలిగినటువంటి నారాయణన్ నారాయణుని அவனுடைய ஆசிரித்தரை ஒருக்காலும் கைவிடாலே ரட்சிக்கும் சுபாவமான திருவடிகளை ஆசிரி என்கிறார். அத்தடு ஆசிரித்துலன்னு எப்படு கூட చేయి విడువని వాడట, అంటే చెయ్యి విడవడు ఆయనంటే విడిచిపెట్టడు, అట్లాంటి ఆయన యొక్క పాదములను ఆశ్రయించు ఓ మనసా అంటూ ఉన్నారు. మరి ఎవరిని భజించాలి అని అంటే ఇంతకు ముందు వరకు చెప్పుకుంటూ వచ్చారు కదా, మరి ఎవరినండి భజించేది అని అంటే అప్పటియే ఆహిరతు భజనత్తుకు ఆలంబమాన మంత్రమే తిన్నా. మరి ఆ భజించటానికి ఏమిటయ్యా మంత్రమేమిటి, మంత్రమేమిటి అని అంటే నమ్మాచార్యర్హళ్ళు నమ్మాళ్ళవారు మన ఆచార్యులు ఏం చెప్తూ ఉన్నారు అంటే స్వరూపానుసంధాన తుక్కిడా ఇరుక్కిరైధనుడయ్య అర్ధానుసంధానం మోక్ష సాధనం. ఈ నారాయణ అనేటటువంటి దాని యొక్క అర్థమును అనుసంధానం చేయటమే మోక్షమునకు సాధనమట. నారాయణ ఏమిటి, ఇప్పుడు ఎన్నో పదాలు ఉన్నాయి కదా, మరి పరమాత్మకి ఎన్ని పదాలు లేవు, మరి ఆ నారాయణ అనే ఒక్క పదమే ఏమిటనంటే ప్రపంచంలో ఇక ఎవరికి కూడా ఈ పదము ఈ విష్ణువు అని చెప్పి అలాగే కృష్ణుడని ఇలా చెప్పబడే ఈ పదములతో ఎవరు చెప్పబడుతూ ఉన్నారో ఈ నారాయణ కూడా అతడే, అతనికి తప్ప ఇతరులకు చెందవు వ్యాకరణ రీత్యా కూడా. ఈ పదములు ఏర్పడటానికి ఇప్పుడు వ్యాకరణాలు చాలా వ్యాకరణాలు ఉన్నాయి, ఆ వ్యాకరణాలు శాసిస్తూ ఉంటాయి. నా ఇష్టం వచ్చిన అర్థం నేను చెప్పుకుంటాను అని అంటే నీ వరకే అది, ఎదుటివాడికి పనికిరాదు. నీ ఇష్టం చెప్పుకో, నీకేది ఇష్టమైతే అది చెప్పుకో, దేనికి ఏది ఇష్టమైతే దానిని చెప్పుకో, ఎవ్వరూ కాదని అనరు. కానీ 10 మంది మధ్యలో ఒప్పించాలి అని అంటే ఇక్కడ నారా అయ్యన్న అని 2 పదములు ఉంటాయి. ఆయన తమిళంలో నారణన్ అన్నాడు, ఆయన వారి భాష నారాయణుడు నారణన్ తమిళం కనుక మనం తెలుగులో నారాయణ అనుకుంటాం, సంస్కృతంలోనూ నారాయణ అని అంటారు, ఇంకా దీనికి ఏవేవో చేర్చి చెప్పుకుంటూ ఉంటారు. సరే అవన్నీ రకరకాలుగా ఉన్నాయి అన్నారు. ఏమిటనంటే వీటిని ఇంకా ఓంకారాన్ని చేర్చి, చతుర్థి విభక్తిని చేర్చి, నమః అనే పదాన్ని చేర్చి చెప్పుకునేవాళ్ళు. జప హోమాదిగళాలే జపాలు హోమాలు చేసుకుంటూ ధన సంపాదన కోసం చేస్తూ ఉంటారట. ఈ పదము చేత ధన సంపాదన చేసుకునేది కనుక అలా చేసుకుంటారు వాళ్ళు. కానీ ఈయన ఏం చెబుతున్నాడు, ఆ 2 ఏం చెప్పలేదు ఈయన. ఈయన అక్కడ ప్రణవాన్ని చెప్పలేదు, అలాగే ఆయానే చతుర్థి విభక్తిని చెప్పలేదు, అలాగే నమః అనే పదాన్ని చెప్పలేదు. ఈ చెప్పటంలో కూడా తేడాలు ఉంటాయి. ఎందుకని చెప్పలేదు అని అనటానికి రకరకాలు ఎవరి ఇష్టం వచ్చిన కారణాలు వాళ్ళు ఊహించుకుంటారు. చెప్పలేదనేది ఇక్కడ కనపడుతుంది, అంతే మనం అది చెప్పుకుంటాం. ఇప్పుడు వీటి కోసం ఉపనిషత్తులు ఉన్నాయి, నారాయణ శబ్దం మీద చాలా ఉపనిషత్తులు ఉన్నాయి. ఏకోహ వై నారాయణ ఆసీతు న బ్రహ్మ న ఈశాన అంటూ మహోపనిషత్తు చెబుతూ ఉన్నది. అలాగే నారాయణ ఉపనిషత్తే ఉన్నది, నారాయణ పరంజ్యోతి అంటూ మంత్రపుష్పము అంటుంటారు దాన్ని. అలాగే మరొక నారాయణ ఉపనిషత్తు ఉన్నదండి, ఏది నారాయణాద్ బ్రహ్మ జాయతే నారాయణాద్ రుద్రో జాయతే అంటూ ఇంకొక ఉపనిషత్తు ఉంది. ఇలా చాలా ఉన్నాయి. మొత్తం మీద ఎక్కడైనా సరే ఈ నారాయణ అనేటటువంటి పదమునకు నిషేధము లేదు చూడండి. మిగిలిన వాటికి నిషేధాలు వేదాలు ఎన్ని చెప్పినా, సంస్కృతంలో ఎన్ని చెప్పినా, నచాస్య కచ్చిత్ శివయేవ కేవల అంటూ శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ప్రళయకాలంలో శివుడు మాత్రమే ఉండెను అని చెబుతుంది. శంభురాకాశ మధ్యే జయ అంటూ మరొక ఉపనిషత్తు చెబుతుంది. అలాగే ఓ బ్రహ్మాండం విదధాతి పూర్వం అంటూ ఎవడు బ్రహ్మదేవుడు ఉన్నాడు అంటూ చెబుతూ ఉన్నాయి రకరకాల పేర్లు. కానీ నారాయణ అనే శబ్దానికి ఏకోహవై నారాయణ ఆసీతు నారాయణుడు ఒక్కడే ఉండెను, నా బ్రహ్మ లేడు, నా ఈశాన శివుడు లేడు, నేమే జావా పృథివీ ఈ భూమి ఆకాశములు లేవు. ఎప్పుడు ప్రళయకాలంలో చెబుతూ ఉన్నారు, ఏమీ లేవు, నారాయణుడు ఒక్కడే ఉన్నాడు అని చెబుతూ ఉన్నారు. అలాగే ఈ చెప్పేవాళ్ళందరూ కూడా ఇప్పుడు శివుడు పరమశివుడు పరబ్రహ్మ అనుకోండి, మనకేంటి నష్టం? అసలు ఒకళ్ళ చుట్టము, ఒకళ్ళేమైనా శత్రువా? ఎవరు పరబ్రహ్మో వారే. ఇప్పుడు ఒక అధికారి, ఇప్పుడు కలెక్టరో, ఒక ప్రధానమంత్రో ఎవరైతే వారే, కానీ వారి సంతకము ఆ అధికార స్టాంపు వరకే మనకి తప్ప వాళ్ళు ఎవరైనా ఒకటే కదా, వారు వీరితో పనేమున్నది. అలాగే ఇక్కడ కూడా అంతే, కానీ అన్నీ కలిసి చెప్పినవి నారాయణ ఆసీత్ అని చెప్పినవే తప్ప నారాయణ నాసీత్ నారాయణుడు లేడని చెప్పలేదు ఎక్కడ కూడా. ఇది కూడా ఒక చోట చాలా విచిత్రంగా నా జీవితంలో జరిగిన విషయాన్ని చెప్తూ ఉన్నా. నేను ఒకసారి కోడూరులో విష్ణు సహస్రనామాలకు అర్థాలు చెబుతూ ఉంటే అంతకుముందేదో మరొక సంఘటన జరిగింది. దాని ద్వారా కొంతమంది బ్రాహ్మణులు ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చారు, బాగా చదువుకున్నవాడట. నేను విష్ణు సహస్రనామాలు చెబుతూ ఉంటే ఆయన నేను కాసేపు మాట్లాడుతాను అన్నాడు. అలాగే స్వామి మాట్లాడండి అని అంటే ఒక 5 నిమిషాలు చాలా బాగా చెప్తున్నారు ఉషాధిపతి గారు. కానీ 1000 నామాలు విష్ణు సహస్రనామాలుకి ఒక రామ అంటే చాలు, 1000 నామాలు అయిపోతాయి. అలాగే రామ సహస్రం ఉన్నదే, ఒక శివ అనే పదం చెబితే చాలు, 1000 రామనామాలతో సమానమట. సరే ఈ శివ సహస్రం కూడా ఉన్నది, కానీ ఒక లలిత అమ్మవారి పేరు ఒక్కటి చెబితే చాలు, ఈ 1000 నామాలతో సమానం శివనామాలతో. కానీ ఎంత అంతరం ఉందో చూసారా? కనుక లలితా సహస్రనామాలు చెబితే బాగుండేది అన్నాడు ఆయన. సరే అని వెళ్ళబోతుంటే అయ్యా దయచేసి కూర్చోండి అన్నా. కూర్చున్న తర్వాత చెప్పా, ఆయన చెప్పింది సత్యమే, అన్నీ సత్యమే. కానీ నాకు ఒక సందేహం ఏమిటనంటే లలితా సహస్రనామాలలో ఆమెకు నారాయణి అనే ఒక పేరు ఉంది అమ్మవారికి, ఆ నారాయణి పేరు ఎలా వచ్చిందో చెప్పండి అన్నా. తమరే చెప్పండి అన్నాడు. తమరు చెప్పటం సరిలే, తమరు చెప్పండి. ఇప్పుడు అన్నిటికన్నా దీనికన్నీ ఎక్కువ, దీనికన్నీ ఎక్కువ, దీనికన్నీ ఎక్కువ, 1000 ఒకదానికంటూ చెప్పుకొచ్చారు చెప్పండి అన్న. ఏం చెబుతాడు? నోరు తెరిచి కూర్చున్నాడు. నారాయణి అని అంటే నారాయణుని సహోదరి కనుక, పద్మనాభ సహోదరి ఆమె పేరు, అందుకని వచ్చిందండి ఇక్కడ చెప్తున్నా వినండి. నారాయణ అనే 2 శబ్దాలు ఇక్కడ, దీన్ని సమాసము అంటారు. అయితే నా అనగా రా షాలు ఉంటే ఒకే పదములు అయితే నా అవుతుంది, 2 పదాలు కలిసిన సమాసంలో అవదు. రషాభ్యాం నోణ సమానపది అని పాణిని వ్యాకరణం అండి. పాణిని పరమశివుని శిష్యుడు అని చెప్పుకుంటాం, ఇప్పటికీ శిష్యుడే నిజంగా. మరి కావాలి అని అంటే ఆయన చెప్పేసేయచ్చు శివపరంగా, కానీ సూత్రాలు తప్పవు కదా, అది సత్యము. ఆయనకు కూడా తెలియకుండా వచ్చేస్తున్నాయి సూత్రాలు అంతే. ఒక్కదాంట్లోనే ఉంటే కుదురుతుంది ఇది. 2 పదాలు ఇక్కడ ఉన్నాయి, ఎలాగో అంటే రామేణ హరిణ, ఇక్కడ రా అనేది ఉంటుంది కనుక నా అవుతుంటుంది. ఫలేనా మతినా అన్న నకారము ఇక్కడ కాదు. మరి ఎందుకనంటే పూర్వ పదార్థ సంజ్ఞాయాం అగహ, 2 పదాలు సమాసం అయితే పూర్వ పదార్థ ఇక్కడ పూర్వపదములో రేఫ ఉన్నట్లయితే సంజ్ఞాయాం అది ఒక వ్యక్తికి పేరై ఉండాలి, రూఢి అయి ఉండాలి, అప్పుడు నా అవుతుంది అని ఒక సూత్రాన్ని రాశాడు ఆయన. అగహ అంటే గకారము లేకుండా అంటారు. సరే అప్పుడు ఏమైంది ఇది? ఏ వ్యక్తికి పేరు నారాయణుడు అనేది, విష్ణుర్ నారాయణ కృష్ణో వైకుంఠో విష్ణర శ్రవాహ అంటూ నిఘంటువులు చెబుతున్నాయి, నిరుక్తాలు చెబుతున్నాయి, అన్నీ చెబుతున్నాయి. లోకములో రూఢి ఈయనకే కనుక ఈయనే నారాయణుడు అంటే అని తేలిపోయింది అక్కడ. అయ్యా దయచేసి ఎక్కడైనా ఈ నారాయణ పదానికి నిషేధము చెప్పి ఉంటే ఎక్కడైనా సరే నా పుస్తకాలు మొత్తం హంసల దీవిలో పడేసి సముద్రంలో మీ కాళ్ళకి మొక్కి మీకు శిష్యుణ్ణి అవుతా, చూపిస్తారా మీకు, మీకు లైఫ్ మీ జీవితం మీకు సమయం ఇచ్చా చూసుకోండి అన్న. నెత్తురు చొక్క ఘాటు పెట్టినా దొరకనంతగా అయిపోయి వచ్చిన 4 కూడా గొడ్డేసిపోయారు నెత్తిని. ఇప్పటికీ అంతే అది ఉన్నది. అందుకే యతిర్ నారాయణ స్మరేతు, నారాయణుడే ఈ సన్యాసులు అందరూ కూడా సన్యాసాశ్రమం తీసుకున్న ప్రతివాడు జపించాల్సిందే. ఏదో తెలిసి తెలియని బుడబొక్కల సన్యాసులు కొందరు ఉంటారు, వాళ్ళల్లో కూడా వాళ్ళకి పాపం ఏం తెలియదు, ఊరికే వస్త్రధారణ వరకు తెలుసు అంతే. అలాంటి వాళ్ళు కాక చూడండి. ఇక నారాయణ ఈయన చెబుతూ ఉన్నాడు, ఆత్మలు అనంతములు అని చెప్పాడు ఆయన. అలాగే నశించనివి ఇవన్నీ రహ అంటే నశించేది, నరహ అంటే నశించనిది. ఇంకా కూడా రింగ్ క్షయే ధాతువు అంటారు దాన్ని. రహ అంటే నశించేది, నరహ నశించనిది. నరాణం సమూహం నారం, నశించని వాటి సమూహం మొత్తము నారము అంటారు. ఎక్కడ నుంచండి? పరమపదము నుంచి, దివ్యమంగళ విగ్రహము నుంచి, జ్ఞానానందాది గుణముల నుంచి, శ్రీదేవి భూదేవి మొత్తం, లీలా విభూతి నిత్య విభూతి మొత్తము నార పదములోకి వెళ్ళిపోతాయి అన్నీ కూడా. మరి అప్పుడు అయన పదం ఏమిటండి అంటే దానికి నమ్మాళ్ళ వారి చెప్పారు, ఉనర్ముజు నలం జ్ఞానానందములు రెండూ కలిసిన స్వరూపం. వేరే జ్ఞానము వేరే ఆనందం వేరువేరుగా ఉంటాయి, కానీ ఈయన ఆత్మస్వరూపము అనేది రెండూ కలిసిన స్వరూపము. ఇక్కడ ఆయన శబ్దంలో అది ఉంటుందంటే ఆధారం అదే. ఆయన ఆత్మ, ఆయన దివ్యమంగళ విగ్రహానికి, ఇతర గుణాలకి, ఇతర ప్రపంచానికి మొత్తానికి అదే అయ్యనం స్థానం. అది ఈయనే చెప్పాడు. మీరు ఏ వేద వేదాంతాలు మొత్తం మళ్ళీ వెతుక్కోండి సంస్కృతంలో, కానీ ఎక్కడైనా సరే మళ్ళీ దొరకదు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ సంస్కృత వేదాలు విడివిడిగా చెబుతూ ఉంటాయి. ఇంకొక ఆయన ఎవరు చెప్పారు నాతో, ఒక స్వామి ఏమనంటే, జ్ఞానానందమయస్త్వాత్మ శేషోహి పరమాత్మనః అని ఉందండి అన్నాడు ఆయన. ఎక్కడ అంటే భాగవతంలో. ఎక్కడో చూపించండి నాకు భాగవతంలో ఎక్కడ, ఏ అధ్యాయంలో, ఏ శ్లోకము. నేను మొత్తం ఎన్నోసార్లు చదివా, నేను యథార్థం చదువుతున్నా దాదాపు 10-15 సార్లు, ఇంకా ఎక్కువే చదివే నేను అర్థం చేసుకోవటానికి. ఎక్కడ నాకు కనపడలా ఈ మాట, ఈ జ్ఞానానందమయమనే పదము నమ్మాళ్ళవారు ఉనర్ముజు నలమ్మని తమిళ భాషలో ఈ వేదములో చెప్పిన తర్వాత దీనికి సంస్కృతీకరించుకున్నారు వీళ్ళందరూ. ఎక్కడా లేదు. అందుకే ఆయన ముందు ఆయన గుణాలను చెప్పాడు, అవతల స్వరూపాన్ని చెప్పాడు, ఇదిగో ఇక్కడికి వచ్చి నామాన్ని చెబుతున్నాడు. నమ్మాళ్ళవారు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈయనది, ఎవ్వరికీ దీన్ని అనుసరించలేరు. అది అంత గొప్ప ప్రక్రియ వారిది. అందుకని ఆయన ఆత్మలు అనేటటువంటివి, ఈ నశించినటువంటి ప్రకృతి, ఈ మొత్తము కూడా అసంఖ్యేయమటవి. అవి సంఖ్యకి పెట్టడానికి ఎవరికీ సాధ్యం కాదు. అలాగే ఆయన యొక్క ఆత్మగుణములు రెండు, జ్ఞానానందం కలిసిన ఒకటే. అసలు జ్ఞానానంద ఏకస్వరూప అనే అంటారు. ఇది రామానుజుల వారు ఇక్కడ ప్రయోగించారు. నా అదృష్టమో ఏమో మరి, పరమాత్మ దయ సిద్ధిత్రయము అనేటటువంటి ఒక గ్రంథము యామునాచార్యులు వారు రాశారు. దాన్ని డౌన్లోడ్ చేసుకున్న రాత్రే కనపడింది అది. అసలు జ్ఞానానంద అనేది పరమాత్మకి ఆయన వాడాడు, నమ్మ యామునాచార్యులు వారు వాడారు సంస్కృతంలో. అంటే నమ్మాళ్ళవారి తర్వాతే వీరందరూ కూడా చాలా భాగాలు చూస్తే వారి మాటలే కనపడుతూ ఉంటాయి రామానుజుల వారి భాష్యాలలో. అది ఒక అద్భుతమైనటువంటిది, సిద్ధిత్రయము అనే గ్రంథము. కనుక ఇలా తర్వాత చెప్పారు. కనుక ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నారాయణ అంటే చాలు, నారా అంటే ఆ మొత్తం, అయన అంటే ఆయన ఆత్మస్వరూపం. ఇంకేముంది, నారాయణ చాలు, నారాయణ ఆయన పాదములను ఆశ్రయించవయ్యా, తిరువడిగలై ఆశ్రయి. ఆయనేమో చెయ్యి విడిచిపెట్టడు అచ్యుతుడు, ఆయన ఎవరిని విడిచిపెట్టడు. మనం ఆయన పాదాలను పట్టుకుంటే చాలు. అదే కదా భాగవతంలో కూడా చెప్పారు కదా, అజామిలుడు దూరమున నాడు బాలుడు బోరన తన చిత్తసీమ పొడకట్టిన, ఓ నారాయణ నారాయణ నారాయణ ఎనుచును ఆత్మనందను తెలచెన్. ఆయుడేం ఓంకారం పెట్టలేదు ఇక్కడ, ఆయాని చతుర్థి విభక్తి లేదు, నమః లేదు, మనకేం పని అనుకున్నారా? విష్ణుదూతలు వచ్చేశారు. సరే ఇవన్నీ తర్వాత ఎవరెవరో వారు చేసుకుంటారు, వారి ఇష్టం, వారిని కాదనల్చినటువంటి అవసరం అసలు ఏమీ లేదండి. నేను ఒకటే చెప్తున్నా, ఎవరి ఇష్టానుగుణంగా వారు చేసుకొనవచ్చు. కనుక దీనికి మరి ఇలా దీంతో చాలామంది ఏది ఐహలౌకికం ఐశ్వర్యం స్వర్గాజ్యం పారలౌకికం కైవల్యం భగవంతంచ మంత్రోయం సాధయిష్యతి. ఐహలౌకికము చాలామంది మరి ఏది యజ్ఞయాగాదులు చేస్తూ ధనాన్ని సంపాదించుకుంటున్నారు, ఈ నారాయణ శబ్దానికి స్వాహాలికారాలు చెప్పుకుంటూ సంపాదించుకుంటున్నారు. అలాగే స్వర్గాదులు కోరి చేసేవాళ్ళు, యజ్ఞాలు చేసేవాళ్ళు, అలాగే కైవల్యాన్ని కోరేవాళ్ళు కూడా దీనినే ఉచ్చరించుకుని చేసుకుంటూ ఉన్నారు. మోక్షం కూడా ఇదే, మోక్షానికి ఏం కావాలి అంటే అర్థం కావాలి అంటూ ఉన్నారు. ఆయన కూడా నా నమ్మాళ్ళు వారు అలా చెప్పండి అయ్యా, నారణన్ నారణన్ ఆయన పాదాలు ఆశ్రయించండి అని చెప్పారు ఆయన. కనుక ఇలా ఒక గొప్ప శబ్దాన్ని మనకు, ఆ పరమాత్మకు ఉన్న శబ్దాన్ని మనకి అనుగ్రహించారు. ఇక్కడ ఒక విచిత్రం ఏమిటో మరి నాకు అర్థం కాలేదు, మీకు ఎవరికైనా అర్థమైతే ఆలోచించండి. ఏంటనంటే ఇక్కడ నారాయణన్ అని చెప్తే నారాయణనేమి వ్యాఖ్యానాలు అందరూ రాశారు, తాత్పర్యంలో ఎందుకో ఇక్కడ ద్వైమంత్రం చెప్పబడుతుంది పాశురంతో అన్నారు. మరి అలా రెండు చోట్ల ఉంది. ఆ మాడభూషి ఒక ఆయన ఎవరు, రామానుజాచార్యులు ఎవరు, ఆయన రాశారు, అక్కడ ఉన్నది, ఈ దీనిలోనూ ఉన్నది. ఈ పాశురంతో ద్వైమంత్రం చెప్పబడుతుంది, ద్వైమంత్రం యొక్క అర్థమును చెప్పారు అంటూ ఉన్నారు. అలాగే అలా అయితే ఇంకా మంచిది అసలు. కనుక ఇంత గొప్ప విషయాలు ఇవి ఈ పాశురంలో. అందుకని ఈ మొత్తము కూడా ఇప్పటి వరకు అయినటువంటివి, ఇక రేపటి ఒక పాశురంతో అయిపోయిన తరువాత శ్రీభాష్యం మొత్తానికి సమన్వయం చేస్తారు. అది కొంచెం చెబుతా, మొత్తం చెప్పటం మనకు సాధ్యం కాదు, అవ్వదు అసలు. కనుక తెలుసుకుందాం. జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.